ప్రపంచేమదావతో కృష్ణగర్భానిరహన్ వజ్రదక్షిణం వరత్వంతం సత్యాయ హవామహే యోగ్యం సంజాహృషానేన మంజునాయ సంవరంజో అహం విప్రోమప్రదాం ఇంద్రోయసృష్ణ మధుషం జ్ఞావేణం మరుత్వంతం సఖ్యాయ హవామహే యస్యద్యా పృథివీ పౌంసం మహద్యస్య ప్రదేవరో నోయస్య సూర్యాః యస్యేంద్రస్య సింధవస్తస్య జిమ్రతం మరుత్వంతం సఖ్యాయ హవామహే యో అశ్వానాం యోగభాం గోపాదిర్వశీయారిరః కర్మాణి కర్మణి స్థిరః వీరాస్తి ఇంద్రోయో అసంవతో వధో మరుత్వంతం సఖ్యాయ హవామహే యో విశ్వస్య జగత ప్రాణతస్వధర్యో బ్రహ్మణే ప్రథమో గావిందత్ ఇంద్రోయోదస్యోరీరం మరుత్వంతం సఖ్యాయ హవామహే యశ్రూరేభిర్హవ్యోజశ్చ భీరుభిర్యోధావద్భిర్భూయతేజశ్చ దిగ్భిః ఇంద్రన్యం విశ్వాభువనామిదం దధర్మరుత్వంతం సఖ్యాయ హవామహే రుద్రానామేది ప్రతిగామిదక్షణో రుద్రేభిర్యోరాతమతే పృథజ్రయాః ఇంద్రం మనీషా అభ్యర్థతి శ్రుతం మరుత్వంతం దక్షాయ హవామహే యద్వా మరుత్వ పరమే దధస్తే యద్వా మమే విజనే మాతయాసే అథాయాఖ్యద్భరన్నో అచ్చాత్వాయా హవిష్టక్రమాదత్యనాథ ద్వాజేంద్రలోమం దృఢమాసుదక్షత్వాయా హవిష్టక్రమా బ్రహ్మవాహ ప్రధానయుక్తస్తగానో మరుద్భిరస్మిన్ యజ్ఞే పరిగటే మాదయస్వ మాదయస్వ హరిభర్యేత ఇంద్రవిష్టస్వసి ప్రేమిదేజస్వధేనే ఆత్మాసు ప్రహరాజో వహంతో సన్నవ్యాని ప్రతినో జుషస్వ మరుస్తోత్రస్య వృజనస్య గోపా వయమింద్రేణ సునిజామవాజం మిత్రవరుణో వామహందాపదే నిశ్చంధ పృథివీ ఉదద్యో ఇమాం దేధియం ప్రభారే మహోమహీమస్య స్తోత్రే ధిగణాయత్త ఆనజే సమోత్సవే చ ప్రథమే చ సాధయమింద్రం దేవాదశ్రవసామదన్ననో అస్యశ్రవా నద్యస్తప్త బిభ్రదిద్యా వాక్షామా పృథివీ దర్శనం వమో అస్మే సూర్యాగం క్రమసాభిచక్షే శ్రద్ధేరమింద్రజనతో విదర్తురం తరం స్వారథం మఘవన్ ప్రావసాతజే చైత్రం జంతే అనుమదామసంగమే ఆజాన ఇంద్రమనసా పురస్కృతత్వాయధ్యో మఘవన్ శర్మ యచ్చన భజంజాయే భక్తయా యుజామృతమస్మాగమం సముదా బాభరే ఫలే అస్మభ్యామింద్రపరీమస్సుకం గ్రేధి ప్రసక్రూణాం మఘవన్వృత్యారుజ నానాహిత్వాహవమానాజనాయుమేధనానాం భక్తరపదా విభన్యవాహ అస్మాకం స్మారసమాదిష్టదాతయే చైత్రం హీంద్రనిభృతం వనస్తవ గోదిరా బాహో అమేదక్రదశివకర్మన్ కర్మన్ శతమో నిఖలంకర అకల్పయంత ప్రతిమానమో జసాధాజనామిత్పాయందేషాసవాహ బుద్ధే సదాత్మాఘవన్నుచ్చ భూయ సముత్సహస్రాశ్రవాహ మాత్రం తాధిగణాదిక్షిణే వైక్యథా వృత్తాని జిఘ్రదే పునందర ప్రవృత్తిధాతు ప్రతిమా నమోజాసస్తిస్రో భూమే నృపదే త్రీణి రోచనా అశేషం విశ్వంభుగారంభక్షిధాసమతమింద్రజనుషాధనాదాసి స్వాం దేవేషు ప్రథమం భావామహే సమదారో సమదానానుసాధై ఏమన్నః కారమోపమన్యమ సమద్భితమింద్ర ప్రణోద ప్రథమే రథం పుర ేంద్రో అధిపత్నో అత్వరిక్ృతాయామపాయత్రవరుణో మా మహందామీసింధు పృథివీ ఉదద్యో తంద్రియంపారయంతమయపురేమ్యదివ్యా అన్యదశమీ పృచ్చతే సమదేవేతుయపృథివీ ప్రదక్షమద్రేణిరవస్తాద్రహందీనద్రౌహీనం జహన్యం తమ్ మఘవాసీభి శ్రద్ధానమోజపురోిందన్నద్విదాసీద్వాన్మద్యంగేతిమస్యాో వర్ధయాజున్నమింద్ర తదోజుషేమానో క్షేమాయుగాని కీర్తేణ్యం మఘవానామవిభ్రజ ప్రయంగ్రహత్యాయ భద్రీయద్ధోనస్ పదే నామ దే తదస్ేతం పశ్యూరి పుష్టాంద్రజంద్రస్న వీర్యాయ సగాంద్రవోషీ భూరి కర్మణే మృఢభాజ కృష్ణే దృష్ణాయ సునబాపకోపం సగాదిత్యా పరిపంథీ వసూరోజత్మనో విభజన్నే దివేదాః ఇంద్ర ప్రేమ వీర్యం జగద్భయత్సంతం వజ్రేనాబోధయోహిం అనుత్వాపత్నేర్హృషం వయస్తమిస్తే దేవాసో అమదన్ననుత్వా సుభగ్నం విక్రం కుయామం వృత్రమింద యదావధేర్విపురః సంభారస్య నా మిత్రవరు నో మా మహంతామతి సింధు పృథివీ పురద్యౌః జోనిష్ట ఇంద్ర నిషదే అకారితమానిషీదశ్వానో నార్వాజావయోషావస్వాందోషావస్వామీయత ప్రతిత్వే ఓచేన రయింద్రమూతయే దుర్మో చిత్తాం సద్యోధ్వానో జగమ్యాత్ దేవాతో మన్యం దాసశ్చష్టం నాంద్రయావక్షం సువితాయవన్నం అవత్మనా భరతే కేత వేద అవత్మనా భరతే ఫేన బుదన్ క్షీణ స్నాదకుజవచ్చయోషే హతేమ్రవణే శిభాయోపణిరుపాదస్యాయో ప్రపూర్వాభిస్థిరేరాష్టిదూరా అంజసీ కూలిసి వీరమత్యేకయో హిన్వాదా బుధభిర్భరంతే దిశిరస్ోరోనాచ్చాదానం జానదీకాత్ అధాత్మానామకమంతర్కృతాన్మానామేవ నిష్కపీవనాదాయంద్రోేదో అద్వానాఘాస్త ఆభాజీవ సంసే మాంగారాంభుజమానీరో నశ్రద్ధీదంతే మహతయం జయాయ మన్యే శ్రద్ధే అస్మాధాజివృషాజోదస్తమహతే ధనాయ మానో అగ్రదే పురుహూతయో నావింద్రక్షుద్ధ్యోపజా సుచిందాహ మానావధీరింద్రమాపరాధామాన ప్రియా భోజనాని ప్రమోషీ ఆండామానామఘవం చక్రణిభ్యేన్మాన పాత్రాభేష్ణి అర్వాణే హితో మా కామం త్వాహురయం ధృతస్తస్యాపి పాపదాయ మృగ్యజశరావేణస్త వితేవానశ్మిణి హూయమానః చంద్రమా అత్వా అంతరాసో పన్నోధావతే గిరి నవోలిరంగనేమయ పదం విందంతి విద్యుతో విత్తం మే అచ్చోదీ అర్థ విద్వో అర్థిరాజాయో మతే పదిం దేవృష్ట్యం వయ పరిజాయరసం దురే విత్తం మే అస్య లోదతి మోర్లేవాదస్వా అరవపాది దివస్పరి సంభవస్సూనే భూమకదాచర విత్తం మే అస్య రోదతి యజ్ఞం పృచ్చామ్యమంతద్ధూతో వివోచతి భారతం పూర్వం గతం కష్టద్విభక్తినూదానో విత్తం మే అస్య రోదతి అమీయే దేవాస్తన దృష్ణోదనే దివ కృతం ప్రత్రూర్విత్తం మే అస్య రోదతి తద్వృతస్ ధన్నతి గర్భరుణస్ చక్రాణం పదర్యం నో మహస్పథాదిక్రామే మధూర్ధ్యో విత్తం మే అస్య రోదతి అహం గోహస్య పురా సుతే వదామి కానిచిత్ సమ్మామ్యం చాధ్యో మృగో న దృష్టజం మృగం విత్తం మే అస్య రోదతి ధర్మాదమ్యభిదస్తపత్నీరివర్షవ మూఢోనశ్రిష్టాభ్యాజంతి బాధ్యస్తోదారం కేశలక్రతో విత్తం మే అస్య రోదతి అమీయే ధర్తరస్తయస్తత్రామేనాభిరాజత ఇతస్తద్వేదాభ్యస్తాయ రేభతి విత్తం మే అస్య రోదతి అమీయే పంచోక్షణో మధ్యే తస్తుర్మహో దివ దేవత్రాణు ప్రవాచ్యం సద్భ్రీజీనాని వృతర్విత్తం మే అస్య రోదసి సుపర్ణాయేతాసతే మధ్య ఆరోధానే దివ దేశే సంజిపసో మృగంతరం గంజపీరపో విత్తం మే అస్య రోదసి నవ్యం తదుఖ్యం హితం దేవాదస్సు ప్రవాచనం ఘతమర్షంతి సింధవ సత్యం తాతానూర్యో విత్తం మే అస్య రోదసి ఆజ్ఞేతమస్య దుఃఖ్యం దేవేష్ప్యం సత్తోమరస్పదా దేవాక్షమిదుష్టరో విత్తం మే అస్య రోదసి సత్తోహోతామనుష్పదా దేవాదుష్టర అగ్నిర్హవ్యాజూషోదతి దేవో దేవేషు మే ధీరో విత్తం మే అస్య రోదసి బ్రహ్మాగ్నో జివరో నోగాదుమిదంతమీమహే వ్యో నోజిహృతామతిం నవ్యో జాయత మృతం విత్తం మే అస్య రోదసి అసౌయ పంథాదిత్యో జిగి ప్రవాచ్యం కృత నదేవాదిక్రమేతం వర్తాసో నపశ్యత విత్తం మే అస్య రోదసి ూపేవితో దేవాతూతలే తచ్చ్రావృహస్పతి కృణ్వన్నం ఘోరణాధునువిత్తం మే అస్య రోదసి అరుణో మాదగద్భృగ పథాయంతం దదర్శి ఉద్దీతే నిగాయ్యాతే వృష్ట్యామీ విత్తం మే అస్య రోదసి ఘోషేణ వయమింద్రవంతోభిష్టామృజనే సర్వీరా తన్మా మిత్రో వరో నామహంతామే సింధు పృథివీ ఉదజ్రౌ ఇంద్రం మిత్రం వరో నమగ్నిఘోషయే మానూతం సర్ధో అదీతిం భవామహే దుర్గాత్మతమస్తుదానవో విశ్వస్మాన్నోహంభో నిష్ీవస్తన ఆదిత్యాగతే భూతలే వృద్ధూర్యేషు సంభువా తుర్గాత్మతమస్తుదానవో విశ్వస్మాన్నో అంభో నిష్ీవస్తన అవంతున పితర స్వ ప్రవాచనాదేవీ దేవపుత్రేణు తాధర్ణ దుర్గాత్మతమస్తుదానవో విశ్వస్వాన్నో అంభో నిష్ీవర్తన వాజినం వాజనం నిహక్షయద్వీరం పూషణం సుమ్నైరీమహే రథన్న దుర్గాత్మస్కృదాన భోగిస్తస్మాన్నోహ్నోగిష్టీభక్తన విహస్పదేశమిన్న సుగంగ్రేధిలయ్యోర్యత్తేమదర్హి సంతదీమహే రథన్న దుర్గాత్మస్కృదాన భోగిస్తస్మాన్నోహ్నోగిష్టీభక్తన దుర్గాత్మస్తుదాన భోవిశ్వస్మాన్నోహ్నోమిష్టీభర్తన దేవైర్నో దేవ్యతి నిర్నిపాతు దేవస్తాత్రాయ రామ ప్రాయుచ్ఛన్ తన్నారమిత్నవరో నామహంతామీయసింధు పృథివీ యజ్ఞో దేవానా ప్రత్యేజుమాదిత్యాధో భవతామృయంతాభోర్వాదీజుమర్వృత్యాదంభోస్విద్యావారిభో విత్తరాధత్ ఉపానో దేవా అవతాగమంతంగీరథాం రామాభిస్తూయమానా ఇంద్రాయింద్రియైర్మరుతో మరుద్భిరాదిత్యైర్నో అదిశర్మాయం తన్నయంద్రస్తద్వరు నస్తదగ్నిస్తదర్యమాతత్సమితాటనోధాత్ తన్నా మిత్రవరు నామావహంతామదిశ్యంధు పృథివీ ఉదద్యౌ జైంద్రామోరథో వామభివిశ్వాని భువనాని దృష్టే ఏనాయాతం సరథం దివాదం సుతస్యాం భువనం విశ్వమస్తోరుగ్యతామరిమదాగభీరం అయం పాత వేదోమో అస్తరామింద్రాజేజుమభ్యాం చక్రాదేహి సద్యా భద్రం ్రావం ప్రథమం వాయం సోమో అసూరైర్నో విహవ్యాద్ధామభ్యాతమోమస్పదం సుతస్ంద్రాదేవేదూరోణేయ్రహ్మ నిరాజాని వాయత్ర అత పరీవృణనామాతమోమస్పదం సుతస్ యతింద్రాగ్నిజదోష దుర్బలే జయద్రుత్యశ్వనోషు పూరుషుస్థ అత పరీవృణనామాహి యాతమథాసోమస్పదం సుతస్యతింద్రాగ్ని అవమస్యాం పృథివ్యాం మధ్యమస్యాం పరమస్యాముదస్థ అధ పరీవృణనామాహి యాతమథాసోమస్పదం సుతస్య యదింద్రాగ్నిమరమస్యాం పృథివ్యాం మధ్యమస్యామవమస్యాముదస్థ అధ పరీవృణనామాహియాతమథాసోమస్పదం సుతస్య యదింద్రాగ్నిమిష్టో యత్పృథివ్యాం యత్పర్వదేష్వోషధీష్వత్సు అధ పరీవృణనామాహియాతమథాసోమస్పదం సుతస్య ఉదీతాసూర్య మధ్యే దివస్వధయా మాదయే అత పరీవృణనామాహియాతమథాసోమస్పదం సుతస్య దేవేంద్రాగ్నిపివాంసాస్మభ్యం సంజయతం ధనాని అన్నో మిత్రవరో నామామహంతామదేసింధు పృథివీ ఉదద్యౌ నిశ్యక్షన్నింద్రాజ్ఞే జ్ఞాత ఉదవాస జాత అథోమస్య ప్రజాతి యుమద్భ్యామింద్రాధీ స్తోమం జనయా వినవ్యం యుగాభ్యాం దేవీ ధృణనామకాలేంద్రాగ్నే సోమాముదతి శృణోతి తామస్మినా భద్రహస్తాసుపాణీ ఆధామతం మధూరా వృందభక్సు యుగామింద్రాగ్నే తదో నో విభాగే తమస్తమాధుత్రవృత్రహత్యే తావా సద్యాబర్హిణే అస్మిన్ ప్రచర్షణీ మాదయేషాం సుతస్య ప్రచర్షణిభ్య ప్రతనాహవేషు ప్రపృథివ్యాదేరి జాతే దివశ్చ ప్రసింహభ్య ప్రగిరిభ్యో మహిత్తా ప్రేంద్రాగ్నే విశ్వాభువనాచ్చన్యా ఆభరతం శిక్షతం వజ్రబాహూ అస్మాగ్నింద్రాగ్నేరవతం సజీభిః జిమేనుతేరస్మయస్తోర్యస్తేభిస్తం పితరో న ఆసన్ పురందరా శిక్షతం వజ్రహస్తాస్మాగ్నింద్రాగ్నేరవతం భరేషు తన్నా మిత్రవరో నామహంతామతేజస్సింధు పృథివీ గురద్యౌ తరమే అవస్తూదాయతే పునఃస్వాదిష్టాధీని రుచధాయతే అయం ప్రముద్ర ఇహ విశ్వదేవ్యస్వాహాగ్రహస్తమోగ్రప్నదర్భవ ఆభోగయం ప్రయదిక్షంతైదనాపాదా ప్రాంచోమేతీనాపయా సౌధన్వనాదర్తరిదశ్చ భూమనాగచ్చతదవితర్ధాసుడో గృహం తదిదావో వృధత్తమాసో బతకోర్జయ్యశ్రవయన్ చంగిష్టమసమసూరస్య భక్షణమేకం సందామకృణా చతుర్వయం విష్ణీ సమీతరణిత్రేణ బాధతో భక్తాదస్సంతో అమృతత్వమానసు సౌధన్వనాభవస్తూరాచక్షదస్వం వత్సరేషమావృచ్చందీతిభిః క్షేత్రామివమిమాముస్తేజనేనేకం పాత్ర విభవో దేహమానం ఉపస్తుతా ఉపమం నాధమానా అమర్త్యేషు శ్రవ ఇచ్చమానా ఆమనీషామంతరిక్షస్య నిర్భ్యస్తుదేవ ఘతం జోహవామ విద్మనా తరణిత్వాయే పితురస్య తస్థిరో వాజమర్హం దిమోరజా విభుర్ణయం కష్టమ దానవీయాభిర్వాజేభిర్వసోభిర్వదుర్ధతి యుష్మాకం దేవా అవదాహణి ఏభిలిష్టేమృతీరసంవదా నిష్కర్మ నర్భవో కామాపింసతం భక్సేనాదృజకామాతరం పునః సౌధన్వనాశస్వస్యోజివ్రీయుమానాపితరాకృణోతన వాజే వృన్నో వాజసాతామిర్భిభవాదర్ణిరాధా తన్వా మిత్రవరో నామహంతామదే దిశ్యంభ పృథివీ ఉరద్యో తటరంగ్రసం సుమృతం విద్మనామస్తక్షంగరేంద్రవాహాషం పితృభ్యాభవోజమద్వయస్తక్షం భక్సాయ మాతరం సజాభువం ఆనా యజ్ఞాయ దక్షదర్భువద్వయస్తే దక్షాయ ప్రజాపతిమిషం యథాక్షయామసర్వీరయా విజాతం నశ్రద్ధాయథాస్మింద్రియం ఆదక్షతదాతిమస్మభ్యాభవః సాజిం రథాయథాతిమర్వాతే నర సాజిం నోజైత్రే బ్రహ్మహేత విశ్వ విభోక్షణమింద్రమాహో బూతయ ఋభూర్వాజాన్మరుత సోమపీతయే ఉభా విత్రవరో నానో నమస్వినాథేనో హిన్వంతు సాతయే ధియే ధియే ఋభుర్భరాయ సంసే సాతు సాతిం సమర్యతి ద్వాజో అస్మా విష్ణు అన్నా మిత్రవరో నామాహంతామదే దిశ్యంభ పృథివీ ఉదద్యోహ్యా పృథివీ పూర్వచిత్తే ఘర్మం సురుదం యామం నిట్టయే యాభిర్భరే కారమంసా యజిన్వాధస్తాభిరోషు భూతిభిరస్తినాగతం యుగోద్ధానాయ సుభరా అసస్తోన సమాధస్సర్వశతంగమంతావే యాభిర్ధియోమధకర్మం నిట్టయేతాభిరోషు భూతిభిరస్తినాగతం యువంతాసాం దివ్యస్య ప్రసాదానే విశాంఖ్యాయతో అమృతస్య మద్మనా యాభిర్ధేనుమస్వా అంబిందాతో నాతాభిరోటు భూతిభిరస్తినాగతం యాభిపరిద్వాతన యస్య మద్మనా ద్విమాతాతోరుషు తరణిర్విభూషతి యాభిశ్రీమంతురభావద్విచక్షణస్తాభిరోటు భూతిభిరస్తినాగతం ేభం నివృతం సిత మధ్యబుద్ధందమైరాయతం స్వృతే యాభిఖండం ప్రసిరాసంతమావంతాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిరంతకం జమానమారాణే భుజ్యం యాభీరం జిభిర్జి సింగతో యాభిఖండం మయ్యం నృంబాధస్తాభిరోషు భూతిభిరస్తినాగతం ూఢం సదం భక్తం ధర్మభోమ్యావంతమత్రాయే ప్రశ్నేగంబురుగుమావంతాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిశ్రుజీర్మృగణాపరామృజం ప్రాణం శ్రవణం దక్షాశయత వేకృత యాభిర్వర్తీకాంద్రజితామంతాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిస్సింధుం మధుమంతమతశ్చ సంవసిష్ఠం యాభిరజరావజింబతం యాభిపుత్రం సృతర్యం నర్యమావతంతాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిర్విష్మలాంధరతామధర్యం సహస్రామేఢ ఆజావజింబతం ర్వశ్యం వేణిమావతం తాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిస్తుదానో ఔషిరాజ ఫణిజే దీర్ఘస్వసే మధుగో అక్షరత్ కక్షీమందం స్తోతారణ్యాభిరావతం తాభిరోషు భూతిభిరస్తినాగతం ీరసమాపతంజిభిస్తుభుస్యాజాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిస్సూర్యం పరిజాత పరావతీమంధాతారైత్రమేష్వాపతం యాభిర్విప్రం ప్రభరద్వాజమావతం తాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిర్మహామాదిధిగ్వం కాశోజుభం దివోదాసం సంవరహత్యావతం యాభిః పూర్భిజ్యేష్ఠసదస్యమావతం తాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిర్భం బ్రహ్మే విపానమో వస్తుతం కలింజాభిర్విత్తజాలింగువస్తాభిర్జస్వృథిమావతం తాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిన్నరాశయ వేయాభిరత్నజేయాభిః పురామనా మేఘాసు మేఘసో యాభిశారీరాజతం శ్యూనారత్నజేతాభిరోషు భూతిభిరస్తినాగతం పఠర్వాజారస్య భద్మనాగ్నిర్నాదీరే యుద్ధో అధ్వన్నా యాభిసర్యాతపపాథో మహాధనేతాభిరోజుభూతిభిరచ్చినాగతం యాభీరంగిరోమనదానిరంగసోగ్రంగ్రాధో విభరే గోహన్నర్మదం సూరాభిగాతమావాతం తాభిరోజుభూతిభిరచ్చినాగతం యాభిపత్నేర్విమదాయోహసురాఘవాయాభీరీరక్షతాభిస్తుగాహసస్తు దేవ్యాభిరోజుభూతిభిరచ్చినాగతం యాభిస్తాదిభవోజాసుటే భోగ్యం వ్యాభిరవోజాభిరద్వేగం ీం శుభరామృతస్సు భక్తాభిరోజుభూతిభిరచ్చినాగతం మధు ప్రియం భారతోజసరద్భక్తాభిరోజుభూతిభిరచ్చినాగతం ర్నరం గోషయుధం మృగాక్షేత్రాదాగనాయస్వాదీరథాభిరోజుభూతిభిరచ్చినాగతం యాభిపుత్రమాభ్యునేయం సదక్రదోర్వేజం ప్రజాభీతిమావాదం ధ్వరంతిరంతి మావాదం తాభిరోజుభూతిభిరచ్చినాగతం అప్రస్వతీవస్తి నావాచ భస్మే కృతం నోదస్రావృణనామీషాద్యోదేవాజేవాతం వాచ దాతౌ పరిపాదమస్మానరిష్టేభిరశ్మినాసౌభాగే తన్నో మిత్రో వరో నో మామహం కామతి దిశ్యంధు పృథివీ భద్రాంఘో అపి వాతయమనా హరి ఇదం శ్రేక్షం జ్యోతిషా జ్యోతిరాగా ృష్టాసాన్యమానబంధు అమృతే అనూచీవన్నం జరత ఆమి స్వస్తోరహంతస్తమన్యాదరతో దేవదిష్టేస్తదస్సు మే జయనత్తోమానసామిపే భాస్తే సూత్రే చిత్రాదురో నామ జగద్యో నో రాజో అక్షదుషాజీగద్భువనాని విశ్వా సింహస్యే మఘోన్యా భోగజే రాజపుత్రం బ్రహ్మస్యమువ్యా విచక్షుషాజీగద్భువనాని విశ్వా క్షత్రాయ త్వం శ్రవాదే త్వం మహీయాయితలే త్వమర్థమివత్వమిత్యై విశాదృశాదీ వితాభిర్భచక్షాభుషాజీ గర్భుణాని విశ్వా ఏషా దివోదు హిగా ప్రత్యాదర్శిభ్యుచ్ఛంది యువతి శుక్రవాసా విశ్వస్యేధానామాస్థీమస్యవస్వషో అజేహసు భగేభ్యోచ్ఛ భగాయతీనామన్వే దిపాథ ఆయతీనాం ప్రథమాసస్వాదీనాం యుచ్ఛంతి జీవమో దీరయన్ చిరాభ్రమణోదయంతి పురుషోజగ్నిం సమిధే సగర్థమియరావచ్చక్షసా సూర్యస్య జన్మానుషాయ్రమాణాగస్తేడు జగృగే భద్రమ ప్రాహ్యాయమయా భవాలియా జ్యోషుర్యాచ నూనం వ్యుచ్చాన్ అమగూర్వాతే వాసానా ప్రతిధ్యానాదోషమన్యాభిరేతి ఏయుష్టే పూర్వతరామపశ్యన్యుచ్చంతే మృష సంవత్సరాత అరస్మాభిరోణ ప్రతిచక్ష్యా భూతో తేయంతిపరిశుభశ్యాన్ యావయద్వేడారితమారితేజాసు మంగళీర్బిభ్రతి దేవీతి విహార్యోగశ్రేష్టమాభ్యోచ్చ్యోపాదే అద్యేదం యావో మఘోణీ అథోభ్యోచ్చాదుత్తరామోనరామృతరతి స్వధాభి ప్రబోధయంతరుణేభిరచైరోషాయాతిజారథేన ఆవహం దీపోష్యాణి చిత్రం కేతుం క్రీడుతే చేతీతానా జీజుషీనాముపాదస్వాదీనాభాదీనామ్రధమోఢాభ్యస్వైర్ధ్వం దీవ అసం నాగాదవ్రాగాద్యోతిరేతి ఆరే పంథాయాగం నయత్ర ప్రచిరంధాయో ూమాచముదీయత్తివన్నిస్తవానోరేభపుషదో విభాతి అద్యాచుచ్చే వాఘోన్యస్మే ఆయుర్నిదీహ ప్రజావత్ యా గోమాజీరుషసర్వీరాచ్చంది రాజుడేమ్యాయ వాజోరీవ సోనృతానాముదర్కేత అస్మదాస్తమత్వసు మాతదేవానామతీతేరణీతం యజ్ఞేతుర్బృహతి విభాహి రసస్తిగద్బ్రహ్మణే నో వ్యో ఉచ్చనో జనే జనయ విశ్వవారే యచిత్రమప్రవృతోపహంతి జానాయ సతమానాయ భద్రం తనన్వా మిత్రో వరో నో మామహం తామతి దిశ్యంధ పృథివీ పురద్యో ఇమారుద్రాయ తమసేకమద్దినే క్షయద్వీరాయ ప్రభారామహేమతీ తమసజ్జిపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్నాసురం ృధిక్షయద్వీరాయ నమాస్వామిమతేమనో రాజే పితాదశ్చామరుద్ర ప్రణీషు అశ్యామతే సుమతిందేవయ్యయాద్వీరస్తమరుద్రమీభ్వాయన్నిద్విదో అసరిష్టవీరాజు భవామతే హవి ృద్రం యజ్ఞసాధం భంగం కవిమవాసే నిష్పాయామహే ఆరే ఆత్మస్తైవ్యంహేలో అశ్చతుమహే దివోప రాగమ రిశంక పద్మినం వేదం రూపం నమసా నిష్పాయామహే హస్తే బిభ్రగ్భే జరావార్యాణిరవర్మక్షర్జిరస్మభ్యం ఇదం పిత్రే మరుతముచ్చతే వచ స్వాదో స్వాదీయో రుద్రాయ వర్ధనం ఆశ్వాజనో అమృతవర్త భోజనం ఫలే లోకాయ తనయాయ మృళ మానో మహాత్మృతమానో అద్భుతం మానముఖ్యం ఉదమానముఖ్యం మానస్థోకేతన జయమాన ఆయౌ మానో గోషు మానో అస్మేషు వీరాన్మానో రుద్రభావితో వాధీర్హవిష్మస్తమిత్వాహవామహే ఉపాధే స్తోమాన్మ భద్రాహితే సుభద్రయమభైతే వృణీమహే ఆవేతే గోఘ్నముదపోర్ఘ్నం క్షయద్వీలసున్నమస్మేతే అస్తు మృగాచ నో అధీత బ్రూహి దేవాధాచన సన్మా యచ్చద్వివర్హా అవోచ మనమో అస్మాభస్యవ శృణోతు నోహమం రుద్రో మరుత్వాన్ తన్నా మిత్రవరుణా మామహం తామదే సింధు పృథివీ ఉదద్యో చిత్రం దేవానాముదాదమీ కంచక్షుర్మిత్రస్య వరుణశ్చామే ఆప్రాజా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగదస్తస్థురశ్చ సూర్యో దేవీ గుణ సంరోజమానా పర్యోనయోఢామభ్యే పశ్చాత్ భయంతో యుగాని విసన్ఫలే ప్రతి భద్రాజ భద్రం భద్రా అశ్వా హరిదస్తూన్యశ్చిత్రాజేతమర్చంతో దివా పృష్టమస్త పరిద్యా వా పృథివీయంతి సద్య సూర్యస్వం తన్మహిత్వం మధ్యాగత్వమిదం భంజభార యజేదయుక్తహరిదస్తాద్రాద్రీవాదస్తముజేమస్మై తన్మిత్రస్య వరుణశ్చాభిచక్షే సూర్యో రూపం కృణుతేజోర్వస్తే అనంతమన్యద్దృశాదస్య పాదకృష్ణమన్యద్భరితస్తం భారంతి అద్యాదే బాబుదీగా సూర్యస్య నిరంగాదస్తుభద్యాత్ తన్నా మిత్రో వరుణో మామహం తామదే దిశ పృథివీ ఉదద్యో నామత్యాభ్యాం భరిహిరేవ ప్రవిందే స్తోమాంగ్యభ్యే భవతః యావద్భాగాయ విపదాయ జాయాం దే నాజువాన్యోహదూరథేన వీరవద్భిరాజుమాభిర్వాదేవానాం వా జ్యోతిభిత్రాదానా భద్రాద భోనాదత్యాసహస్ర వాజాయమస్య ప్రథమే జిగాయ సుగ్రో భుజ్యమశ్వినోద మేఘే రయన్న కశ్చిన్నమృవాహోరసన్నోభిరాత్మందీరయంతరిక్ష ప్రద్భిరబోధకాభి తిస్రహక్షమస్రహాదింద్రజద్భర్ణాదృశ్చుజ్యమోహదుఃపదంగై సమద్రశ్చర్ణన్నాద్రశ్చ పారేత్రిభీరథై శతబద్ధేశ్వరస్వై అనారంభరే తదా వీరయే దామనా స్థానే అగ్రభరే ముద్రే యశస్వినాభూవద్భుజ్యమస్తం సదారిద్రాం నామాదస్థివాసనం.